ఇవన్నీ ఎందుకండి? ఎందుకంటే ఏమి చెప్పను, ఏమిటంటే ఎలా చెప్పను, ఎందుకంటే ఏమి చెప్పను, ఏమిటంటే ఎలా చెప్పను. సద్దు మణిగిన ఈ వేళ మనమిద్దరమే ఉన్నవేళ, సద్దు మణిగిన ఈ వేళ మనమిద్దరమే ఉన్నవేళ, తెల్ల చీర తెస్తే మల్లె పూలు ఇస్తే, ఎందుకంటే ఏమి చెప్పను అందుకే అని ఎలా చెప్పను. అబ్బా ఎప్పుడు అదే. అందాల ఓ పిల్లి అరవకే నా తల్లి, ఇప్పుడిప్పుడే కరుణించే చిన్నారి సిరి మల్లి. అందాల ఓ పిల్లి అరవకే నా తల్లి, ఇప్పుడిప్పుడే కరుణించే చిన్నారి సిరి మల్లి. క్షణము దాటుదంటే మనసు మారును ఏమో, క్షణము దాటిందంటే మనసు మారును ఏమో, అంతగా పని ఉంటే ఆ పైన రావే, దయచేసి పోవే. ఇంతకన్నా ఏమి చెప్పను అందుకే అని ఎలా చెప్పను. నిద్ర వస్తుందండి. కొత్తగా పెళ్ళైన కోడె వయసు జంట, కొన్నేళ్ల వరకైనా నిదురే పోరాదంట. కొత్తగా పెళ్ళైన కోడె వయసు జంట, కొన్నేళ్ల వరకైనా నిదురే పోరాదంట. మరి సుద్దులాడాలట, పొద్దు గడపాలట, ముద్దులాడాలంట, మోజు తీరాలంట. ఇంతకన్నా ఏమి చెప్పను ఎందుకంటే ఏమి చెప్పను అందుకే అని ఎలా చెప్పను. ఇంతకన్నా ఏమి చెప్పను.